కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజో బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 3వ అధ్యాయము ఆత్మ యొక్క స్వానుభవము. కుమారః పితరమాత్మానుభవమను బృహైతి పప్రచ్ఛ సహోవాచ పరః శివః పరబ్రహ్మస్వరూపోహం పరమానందమస్మ్యహం కేవలం జానరూపోహం కేవలం పరమోస్మ్యహం. 1:01 కుమారః పితరం ఆత్మానుభవం అనుబ్రూహీతి పప్రచ్ఛ సహోవాచ పరశివః పరానుభవము పరబ్రహ్మస్వరూపోహం పరమానందమస్మి అహం కేవలం జానరూపోహం కేవలం పరమోస్మ్యహం. కుమారస్వామి తండ్రి, పరమశివ, ఆత్మ యొక్క స్వానుభవము ఎట్టిదో వివరించి విశదీకరించండి. ఇహమునకు వేరైన పరానుభవము, పరమశివుడు జీవుడుగా దృశ్యమునందు ఏరీతిగా ఉన్నప్పటికీ ఆత్మ అనబడు శివస్వరూపముగా నేను ఇది కదా అని ఎరిగి ఉండటము, అట్లు ఎరిగిన దానిని అనునిత్యంగా అనుభవైక వైద్యము చేసుకోవటమే ఆత్మానుభవము. నేను జాగ్రత్తలోనో స్వప్నములోనో సుషుప్తిలోనో కనిపించే ఇహస్వరూప పరిమితుడను కాను. మరి ఇహమునకు ఆధారమగు పరబ్రహ్మస్వరూపుడను. ఇహపరిమితులు లేనివాడను కాబట్టి పరమానందరూపుడను. తెలుసుకొనటకు మునుముందే ఉన్నట్టి కేవల జ్ఞానరూపుడను. సర్వమునకు ఆవలగల పరస్వరూపుడను. కేవలం శాంతరూపోహం కేవలం చిన్మయోస్మ్యహం. కేవలం నిత్యరూపోహం కేవలం శాశ్వతోస్మ్యహం. 2:02 కేవలం శాంతరూపోహం కేవలం చిన్మయోస్మ్యహం కేవలం నిత్యరూపోహం కేవలం శాశ్వతోస్మ్యహం. కేవల శాంతస్వరూపుడను. జలంలో తరంగాలు ఉంటాయి, అయితే జలము తరంగాలుగా చెదరటం లేదు కదా. ఆ రీతిగా నిత్య శాంతరూపుడను. ఎరుక అను కేవలీ లక్షణముచే చిన్మయస్వరూపుడను. కేవలము అగు ఆత్మచే నిత్య శాశ్వత స్వరూపుడను. కేవలం సత్వరూపోహమహం త్యక్త్వాహమస్మ్యహం. సర్వహీనస్వరూపోహం చిదాకాశమయస్మ్యహం. 3:03 కేవలం సత్వరూపోహం అహం త్యక్త్వా అహమస్మ్యహం సర్వహీన స్వరూపోహం చిదాకాశమయోస్మ్యహం. సత్ ఉనికి నేను ఉన్నాను కదా అనబడు కేవల సత్వరూపుడను, పరిశుద్ధ చిదాకాశమయుడను. నేను అనుకొనుటకు మునుముందే ఉన్న అహమహం స్వరూపుడను. ఏదీ లేనప్పటికీ నేను ఉండియే ఉంటాను కాబట్టి సర్వహీన స్వరూపుడను, చిదాకాశమయుడన. కేవలం తుర్యరూపోస్మి తుర్యాతితోస్మి కేవలః. సదా చైతన్యరూపోస్మి చిదానందమయోస్మ్యహం. 4:04 కేవలం తుర్యరూపోస్మి తుర్యాతితోస్మి కేవలః. సదా చైతన్యరూపోస్మి చిదానందమయోస్మ్యహం. జాగ్రత్ స్వప్న సుషుప్తులు నావయున్న కేవల తుర్య 4వ రూపుడను. నా తుర్యమునకు నేను సాక్షిని కనుక కేవల తుర్యాతీతుడను కూడా. జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా యొక్క చైతన్య ప్రదర్శనములే కాబట్టి సదా చైతన్యరూపుడను. సర్వమునకు నా యొక్క ఎరుకయే మూలపదార్థము కనుక చిదానందమయుడను. కేవలకారరూపోస్మి శుద్ధరూపోస్మ్యహం సదా. కేవలం జానరూపోస్మి కేవలం ప్రేమస్మ్యహం. 5:05 కేవలాకారరూపోస్మి శుద్ధరూపోస్మ్యహత్ సదా. కేవలం జానరూపోస్మి కేవలం ప్రేమస్మ్యహం. నేను పదార్థములకు శరీరములకు మనోబుద్ధులకు వేరైనట్టి ఆత్మ అనబడు కేవలాకారరూపుడను. శుద్ధ పరబ్రహ్మ పరాత్పరుడను తెలియబడటమునకు మునుముందే ఉన్న కేవల జ్ఞానరూపుడను, ప్రియమైన వస్తువులకు మునుముందే గల కేవల ప్రియస్వరూపుడను, నిర్వికల్పస్వరూపోస్మి నిరీహోస్మి నిరామయః, సదాసంగస్వరూపోస్మి నిర్వికారోహమవ్యయ. 6.06 నిర్వికల్పస్వరూపోస్మి నిరీహోస్మి నిరామయః సదానందస్వరూపోస్మి నిర్వికారోహమవ్యయ. సంకల్పించుటకు మునుముందే ఉన్నట్టి నిర్వికల్ప స్వరూపుడను, కల్పనలన్నీ నానుండే, నాచేతనే, కలంతా తనదే అయినవాడు కలలోని కొన్ని వస్తువులను కోరుకోవటం మరికొన్ని వదలాలనుకోవటం ఉండదు కదా. అట్లాగే నేను నిరీహస్వరూపుడను, నిరీహ కోరికలు లేనివాడను. బంగారముతో ఆభరణము చేస్తున్నప్పటికీ బంగారములో ఆభరణత్వము లేదు కదా. అట్లాగే నేను విషయరహితుడను, నిరామయుడను. సదేకరస్వరూపోస్మి సదా చిన్మాత్ర విగ్రహ. అపరిచ్ఛిన్నరూపోస్మి హ్యఖండానందరూపవాన్. 7.07 సదేకరస్వరూపోస్మి సదా చిన్మాత్ర విగ్రహ అపరిచ్ఛిన్న రూపోస్మి హి అనంతానంద రూపవాన్. సర్వదా సత్స్వరూపుడను, నా యొక్క ఉనికిచే నేనే ఆనందించు స్వసదానంద స్వరూపుడను, ఎల్లప్పుడు కేవల చిత్ ఎరుగుటకు ముందే గల ఎరుక స్వరూపుడను, చిన్మాత్ర విగ్రహుడను, మార్పు చేర్పులు లేనివాడను కాబట్టి అవ్యయుడను, నిర్వికారుడను. కలలో 10 మంది కనిపిస్తూ ఉండగా ఆ కల తనదైనట్టివాడు 10 రూపములుగా ఆగుచున్నాడా? నాటక రచయిత నాటకములోని అనేక పాత్రలుగా విభాగమగుటలేదు కదా. అట్లాగే నేను అపరిచ్ఛిన్న రూపుడను, నా ఆనందమే అనంతరూపములను దాల్చుచున్నది. అందుచేత అనంతానంద రూపుడను, నాటక పాత్రలలోని పరస్పర సంబంధములు రచయితను అంటని విధంగా నేను నిర్వికారుడను. సత్పరానందరూపోస్మి చిత్పరానందమస్మ్యహం. అంతరాంతరూపోహమవా మనసగోచర. 8.08 సత్పరానందరూపోస్మి చిత్పరానందమస్మ్యహం. అంతరాంతరూపోహం అవాక్ మానసగోచరః. సత్తు పరము ఆనందము అగు సత్పరానంద రూపుడను. అట్లాగే ఎరుకచే చిత్పరానంద రూపుడను, అంతరమునకు కూడా అంతరమైన రూపమును, వాక్కు మనస్సులకు గోచరము కానివాడను, అగోచరుడను. ఆత్మానందస్వరూపోహం సత్యానందోస్మ్యహం సదా. ఆత్మారామస్వరూపోస్మి హేమాత్మా సదాశివః. 9.09 ఆత్మానందస్వరూపోహం సత్యానందోస్మ్యహక్ సదా. ఆత్మారామస్వరూపోస్మి హి అహం ఆత్మా సదా శివః. ఆత్మానందస్వరూపుడను, ఎల్లప్పుడు సత్యానందస్వరూపుడను. ఈ జగత్తంతా ఆత్మయే కనుక ఆత్మయందు రమించు ఆత్మానందస్వరూపుడను. ఎరిగినప్పుడు ఎరుగనప్పుడు కూడా నేను సదాశివుడనే. ఆత్మారామస్వరూపుడను, నేనే ఆత్మను. ఆత్మప్రకాశరూపోస్మి హ్యాత్మజ్యోతిరసోస్మ్యహం. ఆదిమధ్యాంతహీనోస్మి హ్యాకాశదృశోస్మ్యహం. 10.10 ఆత్మప్రకాశరూపోస్మి హి ఆత్మజ్యోతిరసోస్మ్యహం. ఆదిమధ్య అంతహీనోస్మి హి ఆకాశ సదృశోస్మ్యహం. సర్వమును ఆత్మయే ప్రకాశింపజేయుచుండగా నేను ఆత్మప్రకాశరూపుడను. ఒకే అగ్ని తేజస్సు అన్ని దీపములుగా ప్రకాశమానమగుతీరుగా ఆత్మజ్యోతి రసస్వరూపుడను అయి ఈ సర్వజీవులుగా వెలుగొందుచున్నాను. నాకు ఆది మధ్య అంతములు లేవు. ఆకాశమువలే మొదలు మధ్య చివరలు లేని నిర్వికారుడను, సమస్తము నానుండే బయల్వెడలుచున్నప్పటికీ వస్తురహితుడను నిత్యశుద్ధ చిదానంద సత్తామాత్రోహమవ్యయ నిత్యబుద్ధ విశుద్ధైక సచ్చిదానందమస్మ్యహం. 11 నిత్యశుద్ధ చిదానంద సత్తామాత్రోహం అవ్యయః నిత్యబుద్ధ విశుద్ధైక సచ్చిత్ ఆనందమస్మి అహం. ఈశ్వరుడు జీవుడు జగత్తు యద్దాని నుండి బయల్వెడలి యద్దానిలో ప్రదర్శనమగుచు యద్దానియందు లయమగుచున్నాయో అట్టి నిత్యశుద్ధ చిదానంద ఎరుక అను అనుభూతి లక్షణముగా గల సత్తామాత్ర ఉనికి స్వభావముగా గల అవ్యయస్వరూపుడను బుద్ధి ఇంటలెక్చువల్ అను నిత్యబుద్ధ స్వరూపుడను విశుద్ధుడను దోషములు అంటజాలనివాడను అందరిలోని బుద్ధి అను ఏకస్వరూపుడను సత్ ఉనికి చిత్ ఎరుక ఆనంద అనుభూతి అను కేవలి లక్షణ ప్రదర్శకుడను నిత్యశేషస్వరూపోస్మి సర్వాతీతోస్మ్యహం సదా రూపాతీతస్వరూపోస్మి పరమాకాశ విగ్రహ. 12 నిత్యశేషస్వరూపోస్మి సర్వాతీతోస్మ్యహత్ సదా రూపాతీతస్వరూపోస్మి పరమాకాశ విగ్రహ. నిత్యమైనటిదిబి జాగ్రత్ అంతర్గత స్వప్నాంతర్గత సుషుప్తి అంతర్గత సర్వ విశేషాలు లయించిపోయినప్పటికీ అప్పటికీ శేషించుచున్నట్టిదిబి సర్వమునకు అతీతమైనట్టిది అగు స్వస్వరూపుడను నా స్వరూపము రూపరహితము కదిలే శరీరమునకు ఆలోచనలకు రూపమున్నదేమోగాని కదిలించే దేహికి ఆలోచించేవానికి రూపమెక్కడిది? పరమాకాశమే నా సహజ స్వరూపము. పరమాకాశ విగ్రహుడను భూమానందస్వరూపోస్మి భాషాహీనోస్మ్యహం సదా సర్వాధిష్టానరూపోస్మి సర్వదా చిద్ఘనోస్మ్యహం. 13 భూమానందస్వరూపోస్మి భాషాహీనోస్మ్యహం సదా సర్వాధిష్టానరూపోస్మి సర్వదా చిద్ఘనోస్మ్యహం. ఆత్యంతికమగు భూమానంద స్వరూపుడనే ఉన్నాను. అట్టి నా భూమానంద స్వరూపము ఎవ్వరూ భాషించలేరు కాబట్టి ఎల్లప్పుడూ భాషాహీన స్వరూపుడను. సర్వ ఆభరణములను బంగారమే అధిష్ఠించియున్న తీరుగా సర్వదేహములలో దేహులుగా అధిష్ఠించి ఉన్నవాడను. సర్వకాల సర్వ అవస్థలలోనూ ఘనీభూతమైన చిత్ స్వరూపుడను సర్వదా చిత్ ఘనరూపుడను దేహభావ విహీనోస్మి చింతాహీనోస్మి సర్వదా చిత్తవృత్తివిహీనోహం చిదాత్మైకరసోస్మ్యహం. 14 దేహభావ విహీనోస్మి చింతాహీనోస్మి సర్వదా చిత్తవృత్తి విహీనోహం చిదాత్మైకరసోస్మ్యహం. దేహముతో కనిపిస్తూనే దేహమునకు అతీతమగు కేవల దేహీ స్వరూపుడను భావనలకు చింతనలకు మునుముందే ఉన్నవాడను. నేనుంటే అవన్నీ ఉంటాయి, అవి లేకపోయినా కూడా నేనుంటాను. అందుచేత దేహభావ విహీనుడను చింతాహీనుడను చిత్తవృత్తులు నానుండి బయల్వెడలుచుండవచ్చుగాక. వాటికి అతీతమగువాడను చిత్తవృత్తి విహీనుడను చితాత్మ ఏకరసస్వరూపుడను సర్వదృశ్యవిహీనోహం దృగ్రూపోస్మ్యహమేవ హి సర్వదా పూర్ణరూపోస్మి నిత్యతృప్తోస్మ్యహం సదా. 15 సర్వదృశ్యవిహీనోహం దృక్రూపోస్మి అహమేవ హి సర్వదా పూర్ణరూపోస్మి నిత్యతృప్తోస్మ్యహగ్ సదా. ద్రష్ట ఇంద్రియ దృశ్యములను ఆస్వాదిస్తూ ఉండగా ఆ ద్రష్టే నాకు దృశ్య వస్తువు అగుచున్నాడు. సర్వదేహములలోని ద్రష్టత్వమునకు అతీతమయ్యున్న సర్వదృశ్యరహిత అదృక్ స్వరూపుడను. అంతేగాని దృశ్యములో విభాగము కాదు. నేను స్వతహగానే పూర్ణుడను. అంతేగాని మరింకొకటేదో వచ్చి అప్పుడు పూర్ణుడను కాబోవటము లేదు. ఆత్మగా జీవాత్మ జగత్తులు నా అంతర్గత కల్పితములు. మరింకొకటేది నాకు లభించవలసిన ఆవశ్యకత నాకు లేదు. నాకు నేనే నా ఆత్మతత్వము చేత నిత్యతృప్తుడనే ఉన్నాను. అహం బ్రహ్మైవ సర్వం స్యాదహం చైతన్యమేవ హి అహమేవాహమేవాస్మి భూమాకాశ స్వరూపవాన్. 16 అహం బ్రహ్మైవ సర్వం స్యాత్ అహం చైతన్యమేవ హి అహమేవ అహమేవాస్మి భూమాకాశ స్వరూపవాన్. ఇదంతా నాకు నేనుగా వినోదము కొరకై నేనే సృష్టించుకొనుచున్నవాడను. కనుక బ్రహ్మను సర్వదేహములలోని కదల్చు శక్తి అగుచైతన్య స్వరూపుడను. సర్వదేహములలో నేనుగా ఉన్నది నేనే. నేనే ఇదంతా అయినట్టి భూమాకాశ స్వరూపుడను. ఏది సర్వత్రా సర్వదా వెలేచు ఈ కనబడేదంతా తానే అయి ఉన్నదో అట్టి బ్రహ్మమే నేను. అహమేవ మహానాత్మా హ్యహమేవ పరాత్పరః అహమన్యవదాభామి హ్యహమేవ శరీరవత్. 17 అహమేవ మహాన్ ఆత్మా హి అహమేవ పరాత్పరః అహం అన్యవత్ ఆభామి హి అహమేవ శరీరవత్. కథలోని పాత్రల స్వభావాలన్నీ ఆ కథారచయిత కల్పనలే అయి ఉన్న తీరుగా సర్వదేహులలో ఆత్మగా ప్రకాశించుటచే మహాన్ ఆత్మస్వరూపుడను. ఈ జీవునికి ఇహ పరస్వరూపములకు పరమైనట్టి మహాన్ ఆత్ముడను కాబట్టి పరాత్పరుడను. పరాత్పరుడునగు నేను నాకు నేనే జీవాత్మ అయి నేను వేరుగా ఉన్నట్లుగా ఆస్వాదిస్తున్నవాడను. శరీరీ శరీరములు నాకు వేరైనట్లు నేనే వాటియందు ప్రతిబింబిస్తున్నాను. అహం శిష్యవదాభామి హేయం లోకత్రయాశ్రయః అహం కాలత్రయాతీత అహం వేదైరుపాసితః. 18 అహం శిష్యవత్ ఆభామి హి అహం లోకత్రయాశ్రయః అహం కాలత్రయాతీత అహం వేదయః ఉపాసితః. నాకు నేనే సర్వదా కేవలాత్మస్వరూపుడనే ఉండి నా గురించి ఆత్మ గురించి నేనే విద్యార్థిని అగుచున్నాను. శిష్యునివలే కూడా ఆభాసిస్తున్నాను. ఈ భూ భువర్ సువర్ లోకములు ఆశ్రయించి ఉన్నది మమాత్మనే. నన్నే ఆత్మనే సర్వదా యథాతథుడను. అందుచేత భూత వర్తమాన భవిష్యత్ కాలములకు అతీతుడను. వేదములన్నీ ఉపాసిస్తున్నది అభివర్ణిస్తున్నది నిర్వచిస్తున్నది నా ఆత్మస్వరూపమునే. నన్నే లోకాలు కాలము తెలియబడే సమస్తము నన్ను ఆశ్రయించినవై ఉన్నాయి. అహం శాస్త్రేణ నిర్ణీతాహం చిత్తే వ్యవస్థితః మత్యక్తం నాస్తి కించిద్వా మత్యక్తం పృథివీ చవా. 19 అహం శాస్త్రేణ నిరీణత అహం చిత్తే వ్యవస్థితః మత్యక్తం నాస్తి కించిద్వా మత్యక్తం పృథివీ చవా. న వేద పురాణ ఇతిహాస శాస్త్రములు నన్నే అభివర్ణిస్తూ ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. చిత్తము అననది నాయందే వ్యవస్థితమై ఉన్నది. నన్ను ఏదీ కించిత్ కూడా వదిలి ఉండటములేదు. ఈ పృథివీ నన్ను ఆశ్రయించియే వ్యక్తీకరణమవుతోంది. సమస్తము సర్వదా నన్ను ఆశ్రయించినవై ఉన్నాయి. అంతేకాని నేను వాటిని ఆశ్రయించి లేను. మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తీతి నిశ్చిను. అహం బ్రహ్మాస్మి సిద్ధోస్మి నిత్యశుద్ధోస్మ్యహం సదా. 20 మయా అతిరిక్తం యత్యత్వా తత్తత్ నాస్తి ఇతి నిశ్చిను. అహం బ్రహ్మాస్మి సిద్ధోస్మి నిత్యశుద్ధోస్మి అహం సదా. నన్ను అధిగమించి ఏదీ లేదు. అధిగమించి ఏమైనా ఉంటే అది స్వతహగా లేనిదే. ఎందుకంటే అంతటా సర్వదా నేనే ఉన్నాను. నేను బ్రహ్మమును, సర్వమును సిద్ధింపజేయవాడను, ఎల్లప్పుడూ నిత్యశుద్ధుడను. దృశ్య దేహ మనో చిత్త బుద్ధి అహంకారముల దోషములచే కించిత్కూడా స్పృశించబడనివాడను. దృశ్య మనో చిత్త అహంకారములతో సహా సమస్తము నాచే సిద్ధింపజేయబడుచున్నాయి. నిర్గుణ కేవలాత్మాస్మి నిరాకారోస్మ్యహం సదా. కేవలం బ్రహ్మమాత్రోస్మి హెజరోస్మ్యమరోస్మ్యహం. 21 నిర్గుణ కేవలాత్మాస్మి నిరాకారోస్మ్యహం సదా. కేవలం బ్రహ్మమాత్రోస్మి హి అజరోస్మి అమరోస్మ్యహం. త్రిగుణములు నన్ను ఆశ్రయించి ఉన్నాయి. వాటికి ఆవల నిర్గుణుడను, కేవలాత్మస్వరూపుడను. దేహమునకు ఆకారముండవచ్చుగాక. దేహికి ఆకారము ఎక్కడిది? నేను ఆత్మగా సర్వదా నిర్వికారుడను, ఆకారరహితుడను, కేవల పరబ్రహ్మస్వరూపుడను. దేహధర్మములైనట్టి బాల్యయౌవనవాధక్యములు లేనివాడను. పాంచభౌతిక దేహము నన్ను ఆశ్రయించినదే ఉన్నది. అంతేగాని దేహము నాకు ఆధారము కాదు. నిరాధారుడను, అజరుడను, మరణధర్మము లేనివాడను, అమరుడను. స్వయమేవ స్వయం భామి స్వయమేవ సదాత్మకః స్వయమేవాత్మని స్వస్థః స్వయమేవ పరాగత్యః. 22 స్వయమేవ స్వయం భామి స్వయమేవ సదాత్మకః స్వయమేవ ఆత్మని స్వస్థం స్వయమేవ పరాగత్యః. నన్ను మరొకటేదీ భాసింపచేయటములేదు. స్వయం ప్రకాశకుడను, నన్ను నేనే ప్రభవింపజేయవాడను, ప్రకటించువాడను, ప్రదర్శించువాడను, ప్రకాశస్వరూపుడను కూడా. నాకు నేనే సర్వదా జీవాత్మిస్వరాత్మలతో కూడిన సదాత్ముడను. సత్ అననది మరొకరెవ్వరో నాకు ఇచ్చుచున్నది కాదు. నాకు నేనుగా ఆత్మయందు ఆత్మగా స్వస్థుడను. నేనే సర్వమునకు పరాగతిని. స్వయమేవ స్వయం భంజే స్వయమేవ స్వయం రమే స్వయమేవ స్వయం జ్యోతిః స్వయమేవ స్వయం మహః. 23 స్వయమేవ స్వయం భుంక్తే స్వయమేవ స్వయం రమే స్వయమేవ స్వయం జ్యోతిః స్వయమేవ స్వయం మహః. నాకే నేనే స్వయముగా జీవాత్మ జగదనుభవములను కల్పించుకొని ఆస్వాదించుచున్నాను. నాయందు నేనే జీవాత్మనే లోకములను కల్పించుకొని తదితర జీవాత్మలు నేనే అయి వాటియందు స్వప్న సదృశంగా రమించుచున్నాను. జీవాత్మ పరమాత్మలు నేనే. వాటిని నాకు నేనే వెలిగించుకొనుచున్న స్వయం జ్యోతి స్వరూపుడను. స్వయముగా నాకు నేనే సర్వాంతర్యామిని, అందుచేత మహత్స్వరూపుడను. స్వప్నంలో కనిపించేవాటన్నిటికీ స్వప్నద్రష్టే కారణము, అంతర్యామి కదా. స్వస్యాత్మని స్వయం రంస్యే స్వాత్మన్యేవ విలోకయే స్వాత్మన్యేవ సుఖాసినః స్వాత్మమాత్రావశేషక. 24 స్వస్యాత్మని స్వయం రంస్యే స్వాత్మన్యేవ విలోకయే స్వాత్మన్యేవ సుఖాసినః స్వాత్మమాత్రావశేషకః. నా ఆత్మయందు నేను కల్పించుకున్న 14 లోకములు అనే మైదానము నందు నేనే క్రీడించుచున్నాను. నా ఆత్మను నేనే లోక విషముల రూపమున మౌనంగా చూస్తూ ఉన్నాను. సర్వదా స్వాత్మయందు నేను సుఖాసీనుడనే ఉన్నాను. సర్వదా ఆత్మగా శేషించుచున్నవాడను. స్వచేతన్యే స్వయం స్థాస్యే స్వాత్మరాజ్యే సుఖేరమే స్వాత్మసింహాసనే స్థిత్వా స్వాత్మనోన్యన్న చింతయే. 25 స్వచేతన్యే స్వయం స్థాస్యే స్వాత్మరాజ్యే సుఖేరమే స్వాత్మసింహాసనే స్థిత్వా స్వాత్మనో అన్యత్ న చింతయే. స్వచైతన్యమునందు స్వయముగా సంస్థాపించుకొనుచున్నవాడనే స్వాత్మరాజ్యమునందు సుఖపూర్వకంగా రమించుచున్నాను. స్వాత్మ అనే సింహాసనముపై అధిష్ఠితుడనే ఇక స్వాత్మకు అన్యమైనది చింతన చేయటము లేదు. స్వాత్మేందే చింతన కలిగి ఉన్నాను. రాజసింహాసనముపై అధిష్ఠించిన రాజాధిరాజు నేను ద్వారపాలకుడి పనులు చేయాలి కదా అని అనుకోడు కదా. దృశ్యమంతా నా చింతన స్వరూపమే. వాట్ ఎవర్ బీయింగ్ సీన్ ఈజ్ ఇన్ మై ఓన్ థాట్ ప్రెజెంటేషన్ విజువలైజేషన్. చిద్రూపమాత్రం బ్రహ్మైవ సచ్చిదానందమద్వయం ఆనందఘన యవాహమహం బ్రహ్మాస్మి కేవలం. 26 ఈ చిద్రూపమాత్రం బ్రహ్మైవ సచ్చితానందం అద్వయం ఆనందఘన యవాహం అహం బ్రహ్మాస్మి కేవలం. నేను దేహమునా కాదు, జీవుడనా కాదు, చిద్రూపమాత్ర కేవల ఎరుకరూప పరబ్రహ్మమును ద్వితీయమనునదే లేనట్టి సత్ చిత్ ఆనందస్వరూపుడను ఘనీభూత ఆనందస్వరూపుడను నేను కేవలము బ్రహ్మమునే. సర్వదా సర్వశూన్యోహం సర్వాత్మానందవానహం నిత్యానందస్వరూపోహమాత్మాకాశోస్మి నిత్యదా. 27 సర్వదా సర్వశూన్యోహం సర్వాత్మానందవాన్ అహం నిత్యానందస్వరూపోహం ఆత్మాకాశోస్మి నిత్యదా. నాయందు జగత్తులు లేవు, సహజీవులు లేరు, లోకాలు లేవు. కలలో చూచినదంతా వాస్తవానికి శూన్యమే కదా. నేను శూన్యమాత్ర స్వరూపుడనే. నాకు భిన్నము అయినదేదీ లేదు. నేను జీవాత్మను కాదు, సర్వాత్మకుడను, సర్వాత్మానంద విగ్రహుడను, నిత్యానందస్వరూపుడను, ఆత్మాకాశ స్వరూప అనునిత్యుడను. అహమేవ హృదాకాశ్చిదాదిత్యస్వరూపవాన్. ఆత్మనాత్మని తృప్తోస్మి హ్యరుపోస్మ్యహమవ్యయ. 28 అహమేవ హృదాకాశే చిదాదిత్యస్వరూపవాన్. ఆత్మన్ ఆత్మని పప్తోస్మి హి అరుపోస్మి అహం అవ్యయః. హృదయాకాశములో చిదాదిత్యుడనే చిత్ అనబడు సూర్యుడను అయి వెలుగుచున్నది నేనే. ఆత్మచేత ఆత్మగా సదా సంతృప్తుడనే ఉన్నాను. అవ్యయుడను, నామరూపరహితుడను, సర్వరూపములు నావే అయి ఉండగా ఇక నాది ఏ రూపము? సర్వత్రా నా రూపమే కాబట్టి నేను రూపరహితుడను. ఏకసంఖ్యావహీనోస్మి నిత్యముక్తస్వరూపవాన్. ఆకాశాదపి సూక్ష్మోహమాద్యంతాభావవానహం. 29 ఏకసంఖ్యావిహీనోస్మి నిత్యముక్తస్వరూపవాన్. ఆకాశాత్ అపి సూక్ష్మోహం ఆద్యంత ఆద్యంత అభావవాన్ అహం. నాకు అనేక సంఖ్య లేదు, ఏకసంఖ్య లేనివాడను. ఒకటి ఉంటే సంఖ్యలన్నీ ఉన్నట్లే, కాని లేదు. సున్నా సవరూపుడను, జీవాత్మకు ముక్తి లేదు, పరమాత్మకు బంధమూ లేదు. జీవాత్మ నా భావన మాత్రమే. పరమాత్మ స్వరూపుడను కాబట్టి నిత్యముక్త స్వరూపుడను, ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్ముడను. నాకు ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేనివాడికి మధ్య ఎక్కడున్నది? సర్వప్రకాశరూపోహం పరావరసుఖోస్మ్యహం. సత్తామాత్రస్వరూపోహం శుద్ధమోక్షస్వరూపవాన్. 30 సర్వప్రకాశరూపోహం పరాపరసుఖోస్మ్యహం. సత్తామాత్రస్వరూపోహం శుద్ధమోక్షస్వరూపవాన్. సర్వమును ప్రకాశింపజేయవాడను, నేను ప్రకాశింపజేటిచేతనే తెలియబడుట అనునది సిద్ధిస్తోంది. ఇహ పర పరాపర సుఖస్వరూపుడనే ఉన్నాను. ఆ రెండూ నా సుఖస్వరూపములే. కేవల సత్తమాత్ర స్వరూపుడను నా ఉనికి యొక్క ప్రసరణయే ఈ సర్వలోకముల ఉనికి. నా ఇహస్వరూపము నాకు నా యొక్క ప్రతిబింబము వంటిది కనుక నా ఇహస్వరూపమునకు బంధములేదు. పరస్వరూపముగా ఇహమంతా నా కల్పనయే. నా పరస్వరూపమునకు ఇహముచే బంధము కలుగజాలదు కనుక సర్వదా శుద్ధ మోక్షస్వరూపుడను సత్యానందస్వరూపోహం జ్ఞానానందఘనోస్మ్యహం విజ్ఞానమాత్రరూపోహం సచ్చిదానందలక్షణ ముప్పే ఒక్క సత్యానందస్వరూపోహం జ్ఞానానందఘనోస్మ్యహం విజ్ఞానమాత్రరూపోహం సచ్చిదానంద సచ్చితానంద లక్షణ సత్యానందస్వరూపుడను జ్ఞానానందఘనుడను విజ్ఞానమాత్రరూపుడను సచ్చితానందలక్షణుడను ఘనీభూతమైనట్టి కేవల సత్ కేవలచిత్ జ్ఞాన కేవలానంద కేవల విజ్ఞాన స్వరూపుడను బ్రహ్మమాత్రమిదం సర్వం బ్రహ్మణోన్యన్న కించన తదేవాహం సదానందం బ్రహ్మేవాహం సనాతనం 32 బ్రహ్మమాత్రమిదం సర్వం బ్రహ్మణో అన్యత్న కించన తదేవాహం తత్ ఏవ అహగ్ సదానందం బ్రహ్మేవాహగ్ బ్రహ్మైవ అహగ్ సనాతనం. ఓ షణ్ముఖ, ఇదంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నదయ్యా. బ్రహ్మమునకు వేరే ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేదు. లేదు, ఈ జగత్తుగా కనిపించేదంతా సనాతనము. జగత్తుకు ముందే ఉన్నది అగు సదానంద పరబ్రహ్మమే. సదానంద సనాతన సకలాధారమగు బ్రహ్మమే నేను. త్వమిత్యేతత్తదిత్యేతన్మత్తోన్యన్నాస్తి కించన చిచ్చేతన్యస్వరూపోహమహమేవ శివః పరః 33 త్వం ఇత్యేతత్ తత్ ఇత్యేతత్ మత్తో అన్యో నాస్తి కించన చిచ్చేతన్యస్వరూపోహం అహమేవ పరశివః. నీవు నేనే అయి ఉన్నావు, నేను నీవే అయి ఉన్నాను. త్వమహం అననవి అఖండ తత్స్వరూపమే. నేనే బ్రహ్మమును కాబట్టి నాకు వేరైనది ఎక్కడా ఏదీ లేదు. చిచ్చేతన్యస్వరూపుడను పరశివుడను నేనే, ఇహజ్జీవుడను నేనే. మనమంతా ఏక అఖండ ఆత్మానందస్వరూపులము. అతిభావస్వరూపోహమహమేవ సుఖాత్మకః. సాక్షివస్తువహీనత్వాత్ సాక్షిత్వం నాస్తి మే సదా. 34 అతిభావస్వరూపోహం అహమేవ సుఖాత్మకః. సాక్ష్యవస్తు విహీనత్వాత్ సాక్షిత్వం నాస్తి మే సదా. భావములకు మునుముందటి స్వరూపమును భావనారాయణుడను. నా నుండి భావాలు వస్తున్నాయి కనుక ముందే ఉన్నాను. జగత్తు కన్నా ముందే ఉన్నవాడిని సుఖాత్మక స్వరూపుడను వస్తురహితమగు సాక్షాత్ స్వరూపుడును నేను కేవలుడను అవటం చేత దేనికి నాకు సాక్షిత్వము లేదు. అనగా సర్వమునకు నేను సాక్షినే ఉండగా నన్ను సాక్షిగా చూస్తున్నది మరొక్కటేదీ లేదు. నేను దేనికీ సాక్షిని కాదు. కేవలం బ్రహ్మమాత్రత్వాదహమాత్మ సనాతనః. అహమేవాదిశేషోహమహం శేషోహమేవ హి. 35 కేవలం బ్రహ్మాహమస్మి. 35 కేవలం బ్రహ్మమాత్రత్వ అహమాత్మ సనాతనః. అహమేవ ఆదిశేషోహం అహం శేషో అహమేవ హి. నేను కేవల పరబ్రహ్మమును. కేవల బ్రహ్మముయే నా యొక్క సహజ నిత్యస్వరూపము. దేహముల కంటే భావముల కంటే ఎరుగట కంటే అనుభూతుల ఫీలింగ్ కంటే ద్వితీయమైన సర్వము కంటే మునుముందే ఉన్న స్వరూపమును బ్రహ్మము అని అంటున్నారు. అందుచేత నేను సనాతనమగు బ్రహ్మమే అయి ఉన్నాను. ద్వితీయమై దృశ్యదేహ మనోబుద్ధిచిత్త అహంకారాలు మొదలైనవి ప్రక్కన పెడుతూ పోతే చివరికి శేషించే ఆదిశేషుడను. నేనుకు కూడా నేనైన వాడను, ఆవల శేషించి ఉన్నట్టివాడను. నామరూప విముక్తోహమహమానంద విగ్రహ. ఇంద్రియాభావరూపోహం సర్వభావస్వరూపక 36. 36 నామరూప విముక్తోహం. అహం ఆనంద విగ్రహ. ఇంద్రియాభావరూపోహగ్ సర్వభావస్వరూపక. నామరూపములు ఈ పాంచభౌతిక ప్రపంచమగు లోకములకు సంబంధించినవి. నేనో ఈ జగత్ దృశ్య సమస్తము ఎద్దానిలో ఉన్నదో అట్టి ఆత్మస్వరూపుడను, అట్టి ఆత్మ పరబ్రహ్మ స్వరూపుడనగు నాకు నామరూపముల పరిమితత్వమే లేదు. అందుచేత మూర్తీభవించిన ఆనందమును, ఇంద్రియములను ఆభావించినప్పుడు కూడా అమూర్తి రూపుడనే, అభావస్వరూపుడనే ఉన్నాను. ఇది ఇట్లా ఉండగా సర్వభావములను స్వరూపముగా కలవాడిని, భావములకు స్వరూప ప్రదాతను కూడా. బంధముక్తివిహీనోహం శాశ్వతానంద విగ్రహ. ఆదిచైతన్యమాత్రోహమఖండేకరసోస్మ్యహం 37. 37 బంధ ముక్తి విహీనోహగ్ శాశ్వతానంద విగ్రహ. ఆదిచైతన్యమాత్రోహం అఖండేకరసోస్మ్యహం. సందర్భ సత్యమగు జీవాత్మ జగత్తులు జలంలోని ప్రతిబింబ సూర్యుని వంటివి. సహజము ప్రమేయము అగు ఆత్మను అగుటచే నాకు బంధమే లేదు. బంధము లేదు కనుక ముక్తి కూడా లేదు. బంధముక్తులు లేని కారణంగా కేవలానందరూపుడను, శాశ్వతానంద విగ్రహుడను. సర్వము కల్పనయే, నేనే లీలగా కల్పించువాడను. నా చైతన్య ఆక్టివ్ స్వరూపము నుండే లోకములు దృశ్యములు అను కల్పన బయల్వెడలుతోంది. కనుక ఆదిచైతన్య మాత్రుడను, అఖండ ఏకరసస్వరూపుడను. వామ్మనోగోచరశ్చాహం సర్వత్ర సుఖవానహం. సర్వత్ర పూర్ణరూపోహం భూమానందమయుస్మ్యహం 38. 38 వాక్మనో ఆ గోచరశ్చాహం. సర్వత్ర సుఖవాన్ అహం, సర్వత్ర పూర్ణరూపోహం భూమానందమయోస్మ్యహం. ఎందుకు కల్పనను కలిగి ఉన్నాను, ఎందుకు కల్పనను నిర్వర్తిస్తున్నాను? అదంతా నా వినోదము మాత్రమే. అందుచేత వాక్కుకు మనస్సుకు గోచరమయ్యేదంతా నా కల్పనయే కాబట్టి నేనే అయి ఉన్నాను. కాని వాక్ మనస్సులకు గోచరము కానట్టి ఆత్మను, అంతా నా సుఖస్వరూపమే. సర్వత్రా సర్వముగా పూర్ణుడనై ప్రదర్శన స్వరూపుడను, భూమానందమయుడను. సర్వత్ర తృప్తిరుపోహం పరామృతరసోస్మ్యహం. ఏకమేవాద్వితీయం సద్బ్రహ్మేవాహం నా సంశేహ 39. 39 సర్వత్ర తృప్తి రూపోహం పరామృత రసోస్మ్యహం. ఏకమేవాద్వితీయ సద్బ్రహ్మేవాహం నా సంశేహ. సర్వమునకు పరమైన ఆవల అయి ఉన్న అమృత రసస్వరూపుడను, సర్వత్రా తృప్తి రూపుడనై వెలయిచున్నవాడను. ఏకము అద్వితీయము అగు సద్బ్రహ్మమే స్వరూపముగా కలవాడను. ఏకం ఏవా అద్వితీయ సద్బ్రహ్మమే నేను. సర్వశూన్యస్వరూపోహం సకలాగమగోచరః. ముక్తోహం మోక్షరూపోహం నిర్వాణసుఖరూపవాన్ 40. 40 సర్వశూన్యస్వరూపోహగ్ సకలాగమగోచరః. ముక్తోహం మోక్షరూపోహం నిర్వాణ సుఖరూపవాన్. ఈ జగద్దృశ్యమంతా నేనే ఆత్మగా పరిపూర్ణుడనే ఉండటంచేత ఇదంతా నా స్వరూపమే. కాని నాలో జగత్తులు అనబడే కల్పన ఏదీ మొదలే లేదు. బంగారు ఆభరణమంతా బంగారమే అయినప్పటికీ బంగారమునందు ఆభరణము ఉన్నట్లా దర్పణంలో దృశ్యము కనబడినంత మాత్రం చేత దృశ్యవస్తువులు ఉన్నట్లా కాదు కదా. కనుక సర్వశూన్య స్వరూపుడను, సకల వేదములలో కనిపించే వేదపురుషుడును, ముక్తుడను, మోక్ష స్వరూపుడను, నిర్వాణ సుఖ స్వరూపుడను, సత్యవిజ్ఞానమాత్రోహం సన్మాత్రానందవానహం, తురియాతితరుపౌహం నిర్వికల్పస్వరూపవాన్ నలభే ఒక్క సత్య విజ్ఞానమాత్రోహం సన్మాత్రానందవాన్ అహం తురియాతీతరూపోహం నిర్వికల్పస్వరూపవాన్ నేను దేహ మనో బుద్ధి దృశ్య చిత్త అహంకారులు కాదు. అవి నా కల్పనలు. మరి నేనెవరు? కేవల సత్, కేవల చిత్, కేవల ఆనంద స్వరూపుడను, అనగా సత్య విజ్ఞానమాత్రుడను, సత్మాత్ర ఆనందుడను. అహం తత్, తత్ అహం. జాగ్రత్ స్వప్న సుషుప్తులలో సంచారాలు చేస్తున్న తురీయుడనైనప్పటికీ ఆ తురీయము నాలుగవది నకు కూడా కర్తను, సాక్షిని. కనుక తురీయాతీతుడను, సర్వకల్పనల కర్తగా మునుముందే ఉన్నవాడిని కాబట్టి నిర్వికల్పుడను, సర్వదా హేజరుపోహం నీరాగోస్మి నిరంజనః, అహం శుద్ధోస్మి బుద్ధోస్మి నిత్యోస్మి ప్రభురస్మ్యహం. 42 సర్వదా హి అజరూపోహం నీరాగోస్మి నిరంజనః, అహం శుద్ధోస్మి బుద్ధోస్మి నిత్యోస్మి విభురస్మ్యహం. దేహముతో పుట్టను, చావను, ఎందుకంటే దేహము నా కల్పన కళలో ఒకానొక ఉపకరణము మాత్రమే. అసలు నాకు పుట్టుకయే లేదు. సర్వదా జన్మరహితుడను, జన్మలకు మునుముందే ఉన్నాను. నా కళలో కనిపించే కొన్ని వస్తువుల పట్ల రాగమేముంటుంది, మరికొన్ని వస్తువుల పట్ల ద్వేషమేముంటుంది. కనుక నీరాగుడను, రాగరహితుడను, నిత్య నిర్మలుడను, నిత్యుడను, సర్వనియామక విభుడను, ఓంకారార్ధస్వరూపోస్మి నిష్కలంకమయస్మ్యహం, చిదాకార స్వరూపోస్మి నాహమస్మి నసోస్మ్యహం. 43 ఓంకారార్ధ స్వరూపోస్మి నిష్కళంకమయోస్మ్యహం చిదాకార స్వరూపోస్మి నాహమస్మి నసోస్మ్యహం. కలలో మురికి గుంటలో పడితే కల తనదేనవాడికి ఆ మురికి అంటుతుందా? లేదు కదా. అట్లాగే నాకు లోక సంబంధమైన ఏ దోషములు అంటవు. కనుక నిత్యశుద్ధుడను, తెలియబడేదానికి మునుముందే ఉన్న కేవల బుద్ధి స్వరూపుడను, నేను నిత్యుడను, అనిత్యమైన వాటికి విభువును, నియామకుడును, సొంతదారుడను. ఓంకారము యొక్క అర్థము ఏదై ఉన్నదో ఆ అర్థమే నా స్వరూపము. కలలోని దోష వస్తువులు కల తనదైన వానిని అంటవు కదా. ఆ విధంగా నిత్యబుద్ధ సర్వసాక్షి ఆత్మనగు నన్ను ఏ దోషములు అంటవు. నిష్కళంక రూపుడను, సర్వదా చిదాకార స్వరూపుడను, నేను ఏదీ అవను, దేనికి చెందినవాడను కాను. నేను నేనే, నేను ఏదీ అగుటలేదు, ఏదీ నేనుగా అగుటలేదు. నహి కించిత్ స్వరూపోస్మి నిర్వ్యాపరస్వరూపవాన్ నిరంశోస్మి నిరాభాసో నా మనో నేంద్రియోస్మ్యహం. 44 నహి కించిత్ స్వరూపోస్మి నిర్వ్యాపారస్వరూపవాన్ నిరంశోస్మి నిరాభాసో నా మనో నేంద్రియోస్మ్యహం. బంగారు లోహమునకు స్వతహగా ఆకారము లేదు. ఆభరణమునకు ఆకారము ఉన్నంత మాత్రంచేత బంగారమునకు ఆకారము ఉన్నట్లు కాదు. అట్లాగే నేను కించిత్ కూడా స్వరూపము కలిగిలేను. నాటక దీపము వలె నిష్క్రియుడను. నేనేమీ చేయటము లేదు. వ్యాపార వ్యవహారరహితుడను. జీవాత్మ నా అంశయే అయికూడా నేను అంశరహితుడు. ఒకడు కొడుకుగా అల్లుడుగా అయి ఉండి కూడా అవేమీ తాను కాదు కదా. నేను మనస్సుగాని ఇంద్రియములుగాని అగుటలేదు. నా బుద్ధిర్న వికల్పోహం నా దేహాదిత్రయోస్మ్యహం. నా జాగ్రత్ స్వప్నరూపోహం నా సుషుప్తి స్వరూపవాన్ 45. నా బుద్ధ్యాహ నా వికల్పోహం నా దేహాదిత్రయోస్మ్యహం. నా జాగ్రత్ స్వప్నరూపోహం నా సుషుప్తి స్వరూపవాన్. బుద్ధి యొక్క వికల్పములు నేను కాదు. ఎందుకంటే బుద్ధి ఎట్లా ఉన్నా నేను నేనుగానే ఉంటాను కదా. నాకు స్థూల సూక్ష్మకారణ దేహములు ఏమీ లేవు. అవన్నీ నా కలలోని లేక నేను నా కొరకే వ్రాస్తున్న కథలోని విశేషముల వంటివి. నేను జాగ్రత్ స్వరూపుడను కాదు, స్వప్న స్వరూపుడను కాదు, సుషుప్తిరూపుడను కాదు. అవన్నీ నా స్వీయ కల్పన సంచార ప్రదేశములే కాని నేను కాదు. అవి నా స్వరూపము కాదు, స్వభావము కాదు. నా తాపత్రయరూపోహం నేషణాత్రయవానహం. శ్రవణం నాస్తి మే సిద్ధేర్మననం చచ్చిదాత్మని 46. నా తాపత్రయ రూపోహం నా ఈషణాత్రయవాన్ అహం. శ్రవణం నాస్తి మే సిద్ధేహ మననం చచ్చిదాత్మని. ఆధి భౌతిక ఆధి దైవిక ఆధి ఆత్మిక తాపత్రయ రూపుడను కాదు. దృశ్యము మనస్సు బుద్ధెలలో ఉండే ఈషణములు కోరికలు నా రూపము కాదు. వినిన తరువాత సిద్ధి పొందుతాను అనునది గాని మననము చేత అప్పుడు చిదాత్మను అనునదేది నాకు లేదు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ సిద్ధించియే ఉన్న చిదాత్మనే. సజాతీయం నా మే కించిద్ విజాతీయం నా మే క్వచిత్. స్వగతం చ న మే కించిన్న మే భేదత్రయం క్వచిత్. 47. సజాతీయం న మే కించిత్ విజాతీయం న మే క్వచిత్ స్వగతం చ న మే కించిత్ న మే దేహత్రయం క్వచిత్. నాకు చెందినది గాని నాకు చెందనిది గాని ఏదీ లేదు. అంతా నేనే. నేను ఏదీ కాదు. అందుచేత నాకు సజాతీయము అయిగాని విజాతీయము అయిగాని ఏదీ లేదు. నాయందు వ్యక్తిగతమైకూడా స్వగతమైకూడా ఏదీ లేదు. నాకు కించిత్ కూడా స్థూల సూక్ష్మ కారణదేహాలు దేహత్రయము లేవు. అసత్యం హి మనోరూపమసత్యం బుద్ధిరూపకం అహంకారం సిద్ధీతి నిత్యోహం శాశ్వతో హ్యజః. 48. మమాతిరక్తం అసత్తేవ అసతోమా సద్గమయ. 48. అసత్యం హి మనోరూపం అసత్యం బుద్ధి రూపకం అహంకారం అసత్ ధీ ఇతి నిత్యోహగ్ం శాశ్వతో హి అజః. నాకు వేరేనదంతా అసత్తే లేనిదే. అసతో మా సద్గమయ. ఈ కనబడేదంతా నాటకంలోని సంఘటనల వలె స్వప్నంలోని వస్తుజాలము వలె కథలోని కోటీశ్వరుని వలె స్వతహగా అసత్యము. సందర్భోచితమై మాత్రమే ఉన్నది అగుచున్నది. ఆ విధంగా మనోరూపమై బుద్ధిరూపమై ఊహలోని వస్తు ఆకారము వలె ఇదంతా అసత్యము. అహంకారము కూడా అసత్యమని స్వతహగా ఉన్నది కాదని బుద్ధితో గమనించబడుచున్నది. బుద్ధికి ఆవల సాక్షిగా జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలగా ఉన్న నేను మాత్రమే నిత్యుడను శాశ్వతుడను. మిగతావన్నీ కల్పనచే ఉంటాయి. కల్పన ఉపసంహరిస్తే మొత్తం పోతాయి. నేనుంటేనే కల్పన. దేహత్రయం సద్విద్ధి కాలత్రయం సత్సదా. గుణత్రయం సద్విద్ధి హేయం సత్యాత్మక సుచ్యః. 49. దేహత్రయం అసత్విద్ధి, కాలత్రయం అసత్ సదా, గుణత్రయం అసత్విద్ధి హి అహం సత్యాత్మక సుచ్యః. స్థూల సూక్ష్మ కారణదేహములు దేహత్రయము భూత వర్తమాన భవిష్యత్ దశలతో కూడిన కాలము ఈ రెండు అసత్తే. సత్వ విరజ తమో త్రిగుణములు కూడా స్వతహగా లేవు. నాటకీయత వంటి కల్పన ఉంటే అవి ఉంటాయి, కనుక స్వతహగా అసత్తే. మరి సత్తు ఏది? నేనే. నేనే సత్యాత్మకుడను. శుచిని, శృతం సర్వం సద్విద్ధి, వేదం సర్వం సత్సదా, శాస్త్రం సర్వం సద్విద్ధి, హ్యహం సత్యచిదాత్మక. 50. శృతం సర్వం అసత్విద్ధి, వేదం సర్వం అసత్సదా, శాస్త్రం సర్వం అసత్విద్ధి హి అహం సత్యం చిదాత్మక. వినబడేదంతా అసత్తే. వినుచున్న నేనే సత్యమును, తెలియబడుచున్న ఈ సర్వము అసత్తే. తెలుసుకొనుచున్నవాడనగు నేను మాత్రమే సత్యమును. శాస్త్రములు అన్నీ అసత్తే అయి ఉన్నాయి, అవన్నీ అనుభవము నుండి ప్రావిర్భవిస్తున్నాయి. నేనో అనుభవిని. సత్యముగు చిదాత్మను అనుభవము లేనప్పుడు కూడా ఉండి ఉన్నవాడను. మూర్తిత్రయం సద్విద్ధి సర్వభూతమసత్సదా, సర్వతత్వమసద్విద్ధి హేయం భూమా సదాశివః. 51. మూర్తిత్రయం అసత్విద్ధి, సర్వభూతం అసత్సదా, సర్వతత్వం అసత్విద్ధి హి అహం భూమా సదాశివః. మూర్తి భవించిన సృష్టి స్థితి లయములు అద్దాని అధిదేవతలగు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు జగత్ కల్పనా దృష్టిచే అసత్తే. సృష్టించబడే సర్వభూతజాలము కూడా అసత్తే. స్వతహగా ఉనికి లేదు. అది నీవు సంబంధించిన శాస్త్ర వివరణలు కూడా అసత్తే. సర్వము కంటే భూమరూపుడను, సదాశివుడను. నేనే అవన్నీ అగుచు వేరే ఉంటూ పరమసత్యమును అయి ఉన్నాను. గురుశిష్యమసద్విద్ధి గురోర్మంత్రమసత్తత, యదృశ్యం తదసద్విద్ధి నమాం విద్ధి తథావిధం. 52. గురుశిష్యం అసత్విద్ధి, గురోహమత్రం అసత్తత, యద్దృశ్యం తత్ అసత్విద్ధి నమాం విద్ధి తథావిధం. గురువు శిష్యుడు అననది అసత్తేనని గమనించు. ఆ ఇరువురి మధ్య సంభాషణ వస్తువగు ఆత్మయే సత్యము. గురువు సూచిస్తున్న మంత్రము ప్రాణయామ విధులు మొదలైనవి కూడా అసత్తేనని ఎరుగుము. అవి ఉపాసించు నేను సత్యము అని గ్రహించు. ఏది కనులకు కనబడుతోందో అది అసత్తేనని ఎరిగి ఉండు. నేను మాత్రమే నిత్య సత్తు అని కూడా ఎరుగము. చూచువాడు సత్యము, చూడబడినదంతా అసత్తే. యచ్చింత్యం తదసద్విద్ధి యన్యాయం తదసత్సదా, యద్ధితం తదసద్విద్ధి నమాం విద్ధి తథావిధం. 53. యచ్చింత్యం తత్ అసత్విద్ధి, యత్న్యాయం తత్ అసత్సదా, యద్ధితం తత్ అసత్విద్ధి నమాం విద్ధి తథావిధం. ఓ షణ్ముఖ, ఏది చిత్తము లేక ఇష్టముగా కనిపిస్తోందో అదంతా అసత్తే. న్యాయము జగత్ మనో బుద్ధి చిత్త అహంకార న్యాయము లేక వాటివాటి ధర్మములు అసత్తే. ఏది హితము రుచి అని అనిపిస్తోందో అదంతా అసత్తే అని ఎరుగుము. ఆ చిత్తము హితము ఎవ్వరిదో అట్టి నేను అసత్తు కాదు సత్తే అని గమనించు. సర్వాన్ ప్రాణాన సద్విద్ధి సర్వాన్ భోగాన సత్విది దృష్టం శృతం స్ద్విద్ధి ఓతం ప్రోతమ సన్మయం 54. కార్యకార్యమ సద్విద్ధి నష్టం ప్రాప్తమ సన్మయం 54. సర్వాన్ ప్రాణాన్ అసత్విద్ధి సర్వాన్ భోగాన్ అసత్ వా ఇతి దృష్టం శృతం అసత్విద్ధి ఓత ప్రోతం అసత్మయం కార్య అకార్యం అసత్విద్ధి నష్టం ప్రాప్తం అసత్మయం పంచ ప్రాణములు సర్వప్రాణులు వారి వారి భోగములు ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజోయ్మెంట్స్ అసత్తే. దృష్టము చూడబడుచున్నది శృతము వినబడుచున్నది వాటి యొక్క ఓత ప్రోతములు అసత్తే. వినువాడు చూచువాడు మాత్రమే అఖండమగు సత్తు. ఓతప్రోతము నిలువుగాను అడ్డముగాను వ్యాపించి ఉన్నట్టిది. దృష్టాంతం వస్త్రములో దారము. ఇది చేశాను అది చేయలేదు ఏదో చేయలేకపోయాను అది లాభించింది ఇది నష్టమైంది ఇదంతా అసత్తే. అదంతా అట్లా భావన చేస్తున్న భావనకు మునుముందే ఉన్న నేను మాత్రమే సత్తు. దుఃఖాదుఖం స్ద్విద్ధి సర్వసర్వమన్మయం 55. పూర్ణాపూర్ణం స్ద్విద్ధి ధర్మాధర్మం సన్మయం లాభాలభావ సద్విద్ధి జయాజయమ సన్మయం 56. శబ్దం సర్వమసద్విద్ధి స్పర్శం సర్వమసత్సదా రూపం సర్వమసద్విద్ధి రసం సర్వమసన్మయం 57. గంధం సర్వమసద్విద్ధి సర్వాజ్ఞానం సన్మయం అసదేవ సదా సర్వమసదేవ భవోద్భవం 58. 55. దుహఖ అదుహఖం అసత్విద్ధి సర్వసర్వం అసన్మయం పూర్ణాపూర్ణం పూర్ణనపూర్ణం అసత్విద్ధి ధర్మాధర్మం ధర్మనధర్మం అసత్మయం 56. లాభాలాభం అసత్విద్ధి జయజయం జయజయం అసన్మయం శబ్దం సర్వం అసత్విద్ధి స్పర్శం సర్వం అసత్సదా 57. రూపం సర్వం అసత్విద్ధి రసం సర్వం అసత్మయం 58. గంధం సర్వం అసత్విద్ధి సర్వజ్ఞానం అసత్మయం అసదేవ సదా సర్వం అసదేవ భవోద్భవం. భావన చేస్తున్న భావనకు మునుముందే ఉన్న నేను మాత్రమే సత్తు. ఓ కుమారా, కుమారస్వామి, దుహఖము సుఖము రెండూ అసత్తేనని ఎరిగి ఉండు. ఇది వేరు. ఈ సర్వము అది కాదు అననదంతా అసత్తే. అవన్నీ ఆ రీతిగా భావన చేస్తూ ఆవల ఉన్నట్టి నేను మాత్రమే సత్తు. ఇది పూర్ణమది అపూర్ణము, ఇది ధర్మమది అధర్మము, ఇది లాభముంది నష్టము, ఇది జయమది అపజయము, ఇవన్నీ అసత్తే. సర్వసద్ద ప్రపంచము అసత్తుగా చూడు. సద్దస్పస్సరుపరస గంధములు పంచతన్మాత్రలు వాటి వాటి విషయములు ఆ విషయ సంబంధమైన జ్ఞానము అవన్నీ ఎల్లప్పుడూ అసత్తే. ఉంటూ ఉన్నది ఉద్భవించుచూ ఉన్నది భవద్భవములు అంతా అసత్తే. అవన్నీ ఏ నేనుకు అనుభవములే ఉంటున్నాయో అట్టి ఆవలగల నేను మాత్రమే సత్తు. నాటకములోని పాత్రల పరస్పర సంబంధానుబంధ బాంధవ్య అవ్యవహార విశేషములన్నీ అసత్తు. నాటకమునకు వేరైన రచయిత పాత్రకు వేరైన పాత్రధారుని స్వస్వరూపము మాత్రమే సత్తు. అసదేవ గుణం సర్వం సన్మాత్రమహమేవ హి స్వాత్మమంత్రం సదా పశ్యేత్ స్వాత్మమంత్రం సదాభ్యసేత్ 59. 59. అసదేవ గుణం సర్వం సన్మాత్రం అహమేవ హి అహం బ్రహ్మాస్మి మననం స్వాత్మమంత్రగ్ సదా పశ్యేత్ స్వాత్మమంత్రం సదా అభ్యసేత్ సత్వరజోతమో త్రిగుణ ప్రదర్శనమంతా అసత్తే. అట్టి గుణములకు ఆధారుడు ప్రదర్శకుడు అగు అహం, నేను మాత్రమే సన్మాత్రము, సర్వదా సర్వత్రా సర్వమై ఉన్నట్టిది. నేనే బ్రహ్మమును అను మననమే మంత్రము. ఓ షణ్ముఖ, స్వాత్మను నేనే ఆత్మను మననరూప మంత్రమునే దర్శించాలి. ఈ కనబడే జగత్తంతా స్వాత్మయే, నేనే అనునది స్వాత్మమంత్రము. అదియే సర్వదా అభ్యసించవలసినట్టిది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం దృశ్యపాపం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయమన్యమంత్రం వినాశేయత్. అరవే అరవే అహం బ్రహ్మాస్మి మంత్రోయం దృశ్యపాపం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం అన్యమంత్రం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి నేను స్వయముగా బ్రహ్మమే అయి ఉన్నాను అను మననమే మననాత్రాయతే ఇతి మంత్రః. మంత్రము అయ్యది దృశ్యము నాకు వేరు అనే దోషము వినాశనము కాగలదు. అహం బ్రహ్మాస్మి మంత్ర మంత్రార్థ మననములచే అన్యము అనునది నశించి ఈ జీవుడు అనన్యమగు ఆత్మస్వరూపుడు కాగలడు. అహం బ్రహ్మాస్మి మంత్రోయం దేహదోషం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం జన్మపాపం వినాశేయత్. అరవే ఒక్క అరవే ఒక్క అహం బ్రహ్మాస్మి మంత్రోయం దేహదోషం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం జన్మపాపం పాశం వినాశేయత్. అఖండము సర్వము అయి ఉన్న బ్రహ్మమే నేను కదా అని అనుకుంటూ మననము చేస్తూ ఉండగా నేను దేహపరిమితుడను అనే దేహదోషము నశిస్తుంది. నేను జన్మలకు బద్ధుడను అనే జన్మపాపము తొలగుతుంది. జన్మల పాశము ముడి విడివడుచున్నది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం మృత్యుపాశం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైతదహకం వినాశేయత్. అరవై రెండు అరవై రెండు అహం బ్రహ్మాస్మి మంత్రోయం మృత్యుపాశం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైతదోహకం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి నేను వస్తుతః స్వతహగా బ్రహ్మమునే అను మననముచే మార్పు చేర్పుల రూపముగల ఏదో పొందుచున్నానే కోల్పోవుచున్నానే అనుభావములతో కూడిన మృత్యుపాశము తెగిపోగలదు. మరణ భయం తొలగుచున్నది. జీవాత్మ వేరు, జగత్తు వేరు, జీవుడు వేరు, శివుడు వేరు అనే ద్వైత దుహకము తొలగిపోతుంది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం భేదబుద్ధిం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చింతాదుహకం వినాశేయత్. అరవై మూడు అరవై మూడు అహం బ్రహ్మాస్మి మంత్రోయం భేదబుద్ధిం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చింతాదుహకం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రము యొక్క భావన ఉపాసన చేత వారు వేరు వీరు వేరు మనము వేరు అనే భేదబుద్ధి రహితమవుతుంది. సర్వచింతలు దుహకములు వరీస్ ఆండ్ ఆంగ్విస్ తుడిచివేయబడతాయి. అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశేయత్. అరవై నాలుగు అరవై నాలుగు అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశేయత్. పరిమిత సంకుచితమైన అవగాహనలు అనే బుద్ధి వ్యాధి శమిస్తోంది. నేను చిత్తముచే బంధింపబడ్డాను అనే చిత్తబంధము వీగిపోతుంది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వవ్యాధిం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వసుఖం వినాశేయత్. అరవై ఐదు అరవై ఐదు అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వవ్యాధిం వినాశేయత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వశోకం వినాశేయత్. ఈ శరీరము కిడ్నీ వ్యాధులు నన్ను ఇట్లా చేసివేస్తున్నాయి అననవి తరిగిపోతాయి. శోకము మెలంకలి తోకముడుస్తుంది. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కామాదీన్నాశే క్షణాత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం క్రోధశక్తిం వినాశయేత్. 66 అహం బ్రహ్మాస్మి మంత్రోయం కామాదీన్నాశయేత్ క్షణాత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం క్రోధవృత్తిం వినాశయేత్. నాకేదో లేదు, ఇంకేదో కావలసిందే అనే రూపముగల కామము మొదలైనవి క్షణంలో మటుమాయమవుతాయి. కోపము క్రోధవృత్తులు నివృత్తి చెందుతాయి. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పాదీన్ వినాశయేత్. 67 అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పాదీన్ వినాశయేత్. చిత్తము యొక్క వృత్తులు ఆవుకెసెన్స్ సమసిపోతాయి. నేను సంకల్పబద్ధుడను అను సంకల్పము కాస్త అహం బ్రహ్మాస్మి అను సంకల్పమునందు మహత్లయము అగుచున్నది. వేడి నీటిలో విడిచిన మంచుగడ్డ యొక్క ఆకారము వలె సంకల్పములన్నీ చిత్తవృత్తులన్నీ ఆత్మయందు లయమై ఆత్మయే సర్వముగా తెలియబడగలదు. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటిదోషం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వతంత్రం వినాశయేత్. 68 అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటిదోషం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వతంత్రం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి అను మననరూప మంత్రముచే కోటి దోషములు తొలగిపోతున్నాయి. కామక్రోధ లోభమోహ సంబంధమైన వృత్తులన్నీ నివృత్తి అగుచున్నాయి. సర్వతంత్రములు తంతువులు తెగిపోవుచున్నాయి. వ్యతిరిక్త తంత్రములన్నీ అబాధరూపమవుతాయి. అహం బ్రహ్మాస్మి మంత్రోయమాత్మాజ్ఞానం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయమాత్మలోకజయప్రద. 69 అహం బ్రహ్మాస్మి మంత్రోయం ఆత్మ అజ్ఞానం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం ఆత్మలోక జయప్రదః. ఓ కార్తికేయ, ఆత్మకు సంబంధించి ఏమరపు రూపమగు అజ్ఞానము సుజ్ఞానముచే తొలగించబడుచున్నది, ఆత్మావలోకమునందు నిన్ను విజయినిగా చేస్తున్నది. ఆత్మావలోకమునతో అహమఖండమగు ఆత్మతో ఏకీభూతమగు చున్నది. అహం బ్రహ్మాస్మి మంత్రోయమ ప్రతర్క్య సుఖప్రద. అహం బ్రహ్మాస్మి మంత్రోయమ జడత్వం ప్రయచ్ఛతి. 70 అహం బ్రహ్మాస్మి మంత్రోయం అప్రతర్క్య సుఖప్రదః. అహం బ్రహ్మాస్మి మంత్రోయం అజడత్వం ప్రయచ్ఛతి. అహం బ్రహ్మాస్మి మంత్రముచే లౌకిక వాదనలకు తర్కములకు అందని ఆత్మసుఖమును ప్రసాదిస్తున్నది. అజడత్వమంతా తొలగి నీవు చైతన్య ఆనందుడవు అగుచున్నావు. అహం బ్రహ్మాస్మి మంత్రోయమనాత్మాశ్రమద్దన. అహం బ్రహ్మాస్మి వజ్రోయమనాత్మాఖ్యగరీన్హరేత్. 71 అహం బ్రహ్మాస్మి మంత్రోయం అనాత్మసురమర్దన. అహం బ్రహ్మాస్మి మంత్రోయం అనాత్మాఖ్య గిరీన్ హరేత్. అనాత్మత్వమును అహంకారము బలము దర్పము క్రోధము పారుష్యము అజ్ఞానము ఆభిజాత్యము మొదలైన ఆసురి గుణములు అహం బ్రహ్మాస్మి మననముచే మర్దించివేయబడుచున్నాయి. అనాత్మ అనే అవగాహనలతో నిర్మితమైన పెద్ద పెద్ద కొండలను హరించి వేయుచున్నది. అహం బ్రహ్మాస్మి మంత్రోయమనాత్మాఖ్యాసురాన్హరేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వాంస్తాన్మోక్షయిష్యతి. 72 అహం బ్రహ్మాస్మి మంత్రోయం అనాత్మాఖ్య అసురాన్హరేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయగ్ సర్వాం స్థాన్ మోక్షయిష్యతి. నేను బ్రహ్మమునే కదా అను మననము అనాత్మ అనే రాక్షసుని సంహరించి వేస్తోంది. అహం బ్రహ్మాస్మి మంత్రము ఎట్టివానికైనా సరే మోక్షమును ప్రసాదించగలదు. సర్వమనో బంధముల నుండి విడిపించివేయగలదు. అహం బ్రహ్మాస్మి మంత్రోయం జానానందం ప్రయచ్ఛతి. సప్తకోటమహామంత్రం జన్మకోటశతప్రదం. 73 అహం బ్రహ్మాస్మి మంత్రోయం జ్ఞానానందం ప్రయచ్ఛతి. సప్తకోటి మహామంత్రం జన్మకోటి శతప్రదం జ్ఞానానందమును ప్రసాదించుచున్నది. అహం బ్రహ్మాస్మి మంత్రము 7 కోట్ల అన్య దేవత మహామంత్ర జపముతో సమానము. కోటిజన్మల పుణ్యఫలమును ప్రసాదించగలదు. సర్వమంత్రాన్ సముత్సరుజ్య ఏతం మంత్రం సమభ్యసేత్ సద్యో మోక్షమవాప్నోతి నాత్ర సందేహమన్వపి. 74 ఇతి తృతీయోధ్యాయః. 74 సర్వమంత్రాన్ సముత్సృజ్య ఏతత్ మంత్రం సదా అభ్యసేత్ సద్యో మోక్షం అవాప్నోతి నాస్తి సందేహం అన్వపి ఇతి. అందుచేత ఓ కుమారస్వామి షణ్ముఖ, అన్ని అన్యదేవతా భావన మంత్రములను వదిలివేసి అహం బ్రహ్మాస్మి మంత్రమును ఆశ్రయించు. అట్టి ఆశ్రయముచే ఇప్పటికిప్పుడే కళ్ళు తెరచి వెలుతురు చూచు రీతిగా సద్యోముక్తి పొందగలవు. సోహం శివోహం అహమిత్యేవ విభావయేత్ భవానీం ఇత్యాదులు అహం బ్రహ్మాస్మి మంత్రములు. ఇందులో సందేహమే లేదయ్యా. అహం బ్రహ్మస్మి మంత్రము, నేను, నీవు, ఈ దృశ్య జగత్తు, ఈ సమస్తము అఖండ బ్రహ్మమే. నేను బ్రహ్మమును, ఈ సమస్తము బ్రహ్మమే. కనుక నేనే ఈ సమస్తముగా అస్మత్ బ్రాహ్మీ రూపముతో సంప్రదర్శితుడను. చిదానందరూప శివోహం. భగవద్గీతలోని అహం ఇతి అను స్వస్వరూప వర్ణనాస్తుతులు. 10వ అధ్యాయము విభూతియోగము.